చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. మెరుపు కన్నా వందనం వయసుకున్నా, చెలి అందం నీడే అందుకున్నా, గుండెలో కొసరుతున్నా కోరిక తెలుపుకున్నా, చూపే వేసి బతికిస్తావనుకున్నా. కంటి పాపలా పూలని నీ కనులలో కన్నా, నీ కళ్ళే వాడిపోని పూలమ్మా, నీ కళ్ళే వాడిపోని పూలమ్మా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపుల కై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. చలికినే వణుకుతున్నా, నీడే లేని జాడే తెలుసుకున్నా. మంచు చల్లనా ఎండ చల్లనా, తాపంలోన మంచు చల్లనా కన్నా, నీ కోపంలోన ఎండ చల్లనా కన్నా, నీ కోపంలోన ఎండ చల్లనా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది.